ఐదు, జనకుడి మననం అని ఈ విధంగా ఆ ప్రతిహారి కవితామయమైన శైలిలో మహారాజా వైభవాన్ని ఒక్కసారిగా ఒలకబోశాడు. ఇక్కడ వాల్మీకి మహాకవి కూడా ధనవంతుల పలుకు తీరు, వారి పరిచారకుల దర్జా తీరు, ఆ వైభవానికి వారు పొంగిపోయే తీరు, ఇవన్నీ కూడా చక్కగా అనుకరించి చూపించాడు. జనక మహారాజు విన్నాడు. అవుననలేదు, కాదనలేదు, మళ్లీ ఆలోచనలో పడ్డాడు. రాజ్యం, రాజరికం, రాజవైభవం ఎంత గొప్పగా చెబుతున్నాడు వీడు. కియన్మాత్రమిదం నామ రాజ్యం సుఖమితి స్థితం సర్గపది శ్లో. ఈ రాజ్యం, ఈ రాజ్య సుఖం, దీని పొడుగెంత, దీని బతుకెంత, ఇది క్షణభంగురం. ఈ వైభవానిక నేను పొంగిపోవలసింది, ఎన్నేళ్లనించి అనుభవిస్తున్నాను ఈ భోగాలు, ఏం మిగిలింది నాకు ఎండమావుల నీళ్లుగాక. కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటా, ఈ గారడీ గిరిడీలకు పొంగిపోవటాలు తగ్గించుకుంటా, అలలు అణగారిపోయిన సముద్రం లాగా ప్రశాంతంగా ఏకాంతంగా ఉండటం నేర్చుకుంటా. కాని ఓ మనస్సా, నీ టక్కరితనం చాలా గొప్పది, వద్దు వద్దంటూనే సుఖాల వెంట పరుగెత్తే నేర్పు నీకు చాలా ఉంది. ఇప్పటికైనా తగ్గు, నువ్వు తగ్గినట్టు నటిస్తావు, నిజంగా తగ్గవు. నీకు సుఖభోగాలే కావాలి, పాపపుణ్యాలక్కరలేదు. కాని పాపపుణ్యాలు కావలసినదాని లాగా నటిస్తావు, ఎందుకంటే అటు యమలోక బాధకో, ఇటు జనలోక నిందకో భయపడి నువ్వు కొంచెం భోగేచ్ఛను తగ్గించుకుంటావంతేగాని నిజంగా భోగాలమీద వైముఖ్యం కలిగి కాదు. మనసా, నువ్వు సుఖభోగాల కోసం ఎంతగా వెంపర్లాడినా నీకెప్పుడైనా తృప్తి అనేది కలిగిందా? కలగలేదే. కనుక నోరు మూసుకో, ఈ భోగాలను వదిలేసి శాశ్వత పరతత్వాన్ని ఆశ్రయించు. ఇలా అనుకుంటూ జనక మహారాజు కొంతసేపు ఆ తత్వభావనలో లీనమై శిలాప్రతిమలాగా ఉండిపోయాడు. వచ్చిన ద్వారపాలకుడికి రాజుగారి పరిస్థితంతా అయోమయంగా కనిపించింది. ఏమనాలో తోచలేదు. రాజుల దగ్గర మెలగటం నేర్చినవాడు కనుక భయం చేత కొంత, గౌరవం చేత కొంత అతను మౌనంగా ఉండిపోయాడు. కొద్దిసేపయ్యేసరికి జనక మహారాజు మనస్సులో ఆలోచనలు మళ్లీ మొలకెత్తాయి. కాని ఈ మాట ఆలోచనలు సమగుణయుక్తంగా సాగాయి. అవును, కావాలని వెంటపడి నేను తీసుకోవలసిన వస్తువు ఏముంది? ఈ ప్రపంచంలో ప్రతిదీ నశించేదే కనిపిస్తోంది, ఇక దేనికోసం నేను ఆశపడాలి? 66. అదేమిటి, కర్తృత్వబుద్ధే కదా నీ కొంప ముంచుతోంది, దీన్ని పారద్రోలి అకర్తృత్వబుద్ధిని. 6. 13. సంపాదించుకోవద్దా అంటావేమో, అకర్తృత్వాన్ని సంపాదించేదేమిటి? క్రియ ఎవరిది? దేహానిది. మరి అక్రియ ఎవరిది? అంటే క్రియ లేకపోవటం ఎవరిది? అది దేహానిదే కావాలి. మరి నేను, నేను దేహాన్ని కానే, దేహంతో సంబంధమే లేదే. మరి సక్రియత్వం గాని అక్రియత్వం గాని నాకెలా అంటుకుంటాయి? సక్రియత్వం అంటే కర్తృత్వం, అక్రియత్వం అంటే అకర్తృత్వం. ఈ రెంటికీ నన్నంటుకోవటం చేతకానే చేతకాదు. మరి ఇక నేను అకర్తృత్వాన్ని సాధించడం ఎలా కుదురుతుంది? కనుక నాకు క్రియా వద్దు, అక్రియా వద్దు, కర్తృత్వము వద్దు, అకర్తృత్వము వద్దు, నేను శుద్ధ చిత్ స్వరూపాన్ని, నాకు పతనం ఎలా ఉంటుంది, నాశనం ఎలా ఉంటుంది? డొట్. కనుక నాభినందామే సంప్రాప్తం, సంప్రాప్తం న త్యజామ్యహం, స్వస్థ ఆత్మని తిష్టామి. యన్మమాస్తి తదస్తు మే సర్గపది శ్లో 24. రానిది కావాలనుకోను, వచ్చింది పోవాలనుకోను, పోయింది సుఖమైనా వచ్చింది దుహకమైనా నేను నాలోనే ఉంటాను, ఏది వస్తుందో రాని ఇక నాకే భయమూ లేదు. జనక మహారాజు ఆలోచనలు కొంతసేపలా సాగాయి. ఈ ఆలోచనాధోరణి వల్ల మౌనంగా ఏకాంతంగా ఉండిపోవాలన్న ఇందాకటి ఆలోచన మారిపోయింది. స్థూల దేహాభిమానాన్ని విడిచిపెట్టి ఇష్టానిష్టాలనే మనోవాసనలు లేకుండా ఆ శరీరానికి అలవాటుపడ్డ పనులు అలాగే కొనసాగించాలని ఇప్పుడు నిశ్చయించుకున్నాడు. ఆ రకమైన నిశ్చయంతోనే ద్వారపాలకుడు చెప్పినట్టుగా స్నాన జపాదులన్నీ పూర్తి చేసుకున్నాడు. ఆ రాత్రి మళ్లీ ఏకాంతంలో కూర్చుని తన మనసుకి తానే తత్వబోధ చేసుకున్నాడు. ఈ బోధను 11వ సర్గలో వాల్మీకి మహర్షి సుమారు 30 శ్లోకాలలో వర్ణించాడు. ఈ వర్ణనలో ప్రధానంగా జీవన్ముక్తి లక్షణాలను చిత్తబోధరూపంగా ప్రతిపాదించాడు. ఆ తరువాత 12వ సర్గలో ఆ రాజు యొక్క జీవన్ముక్త స్థితిని కవి ఇలా ప్రతిపాదించాడు. భవిష్యం నానుసంధత్తే నాతీతం చింతయత్యసౌ వర్తమానన్వేషంతు హసన్నివానువర్తతే సర్గ 12 శ్లో. ఆ రాజు జరగబోయేదేమిటని ఆలోచించటం లేదు, గడిచిపోయినదేమిటని వెనక్కి తవ్వుకోవటం లేదు. ఈ వర్తమాన కాలక్షణంలో ఏది వస్తే దాన్ని ఆనందంతో అనువర్తిస్తున్నాడు. అనుభవిస్తున్నాడు కాదు, అనువర్తిస్తున్నాడు అంటే ఆనందస్వరూపుడై అలాగే ఉండిపోతున్నాడు. ఈ విధంగానే అతను రాజ్య వ్యవహారాలన్నీ చూస్తూ కూడా మోహవశం కాకుండా చిత్ స్వరూపంగానే ఉండిపోయాడు. జనక మహారాజు జీవన్ముక్త వ్యవహారాన్ని వర్ణించే ఈ 12వ సర్గను వాల్మీకి మహర్షి 40 శ్లోకాలకు పెంచాడు. ఈ శ్లోకాలలో జీవన్ముక్తుడికి ఉండవలసిన ఆలోచన సరళిని మనోహరంగా ప్రతిపాదించాడు. ఆయసర్ 14. జ్ఞానరూపమైన ఆ ప్రజ్ఞను నిలబెట్టుకోవాలని మళ్లీ మళ్లీ నొక్కి చెప్పాడు. యా ఏవ యత్నః క్రియతే బాహ్యార్థోపార్జనే జనేహ స ఏవ యత్నః కర్తవ్యః పూర్వం ప్రజ్ఞావివర్ధనే సర్గ 12 శ్లో 26. ఒక పెద్ద వ్యాపారస్థుడున్నాడు. అతనికి భక్తి, పూజలు ఇవేవి పట్టవు. కళలు, కవిత్వాలు ఇలాంటివి కూడా పట్టవు. కాని అతను తెల్లవారు జామునే లేచి తెల్లవారక ముందే లెక్కలు చూడటం పూర్తి చేసుకొని అందరికంటే ముందు తన కార్యాలయం తెరచి రాత్రి పొద్దుపోయేదాకా అక్కడే పనిలో నిమగ్నమైపోయి ఉంటాడు. ఇది ఒక తపస్సుగాక మరేమిటి? వాడు అంతటి ఏకాగ్రతతో, అంతటి దీక్షతో, అంతటి నియమంతో అలాంటి తీవ్ర తపస్సు చేస్తున్నాడు. కనుకనే వాడి తపస్సు ఫలించి కోటీశ్వరుడవుతున్నాడు. లోకంలో ఏ రంగంలో శిఖరాగ్రానికి చేరిన వారిని చూసినా ఇలాంటి పద్ధతే కనిపిస్తోంది. ఎవడైనా సరే లౌకికంగా గొప్ప విజయం సాధిస్తున్నాడంటే ఆ విజయం వెనకాల ఇంతటి తీవ్ర ప్రయత్నం ఉండి తీరుతోంది. ఆధ్యాత్మిక సాధకుడు దీన్ని గుర్తించాలి. గుర్తించి లౌకిక విజయ సాధన కోసం లౌకిక జీవుడు ఎంత కష్టపడుతున్నాడో, ఎంత తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడో అంతటి ప్రయత్నాన్ని ఆధ్యాత్మిక సాధకుడు చేసి తీరాలి. అప్పుడే ఆత్మతత్వాన్ని అందుకోగల ప్రజ్ఞ వికసిస్తుంది. ఈ ప్రజ్ఞను మందగింపచేసే సోమరితనాన్ని నశింపచేసుకోవాలి. ఈ ప్రజ్ఞ గుండెలలో దాచుకున్న చింతామణి వంటిది. అది దగ్గర ఉంటే చాలు, కోరిన ప్రతి కోరిక తీరుతుంది. ఈ రకమైన వాక్యాలతో ఈ సర్గ 40 శ్లోకాల దాకా పెరిగింది. ఇక 13వ సర్గలో వశిష్ఠ మహర్షి ఇలాంటి ప్రజ్ఞ ఉదయించటానికి మూల కారణమైన చిత్త ప్రశమనోపాయాలను రకరకాలుగా సంగీతంలో పల్లవులలాగా మళ్లీ మళ్లీ చెప్పాడు. చిత్తానికి ఎటువంటి అనుసంధానాన్ని నేర్పాలో, మనస్సును మనస్సుతోనే ఎలా కోసేయాలో విస్తారంగా వివరించాడు. సాధకులకు సాధన పరంగా అవసరమైన అనేక రకాల మనన విధానాలు ఈ సర్గలో ఉన్నాయి. అందువల్ల ఈ సర్గ 117 శ్లోకాలకు పెరిగిపోయింది. అయినా వశిష్ఠ మహర్షికి తృప్తి కలగక 14వ సర్గలో అదే విషయాన్ని కొనసాగిస్తూ మరో 66 శ్లోకాల బోధ చేశాడు. దీనిలో ఆత్మధ్యాన విధానాలను కొన్నిటిని ప్రస్తావన చేశాడు.